19 గాధీ చరిత్ర సింహావలోకనం. శ్రీరాముడు వేస్తున్న ప్రశ్నను బట్టి చూస్తే ఆయనకు కథను గురించిన సందేహాలు లేవని తెలిసిపోతోంది. అందుకే ఆయన ఆ కథను పక్కన పెట్టేసి మాయాచక్ర నిరోధోపాయాలు అడుగుతున్నాడు. మనం ఆయనతో పాటు ఆ చర్చలోకి ప్రవేశించే ముందు సుదీర్ఘమైన గాధీ చరిత్రను ఒకసారి సింహావలోకనం చేసుకుందాం. పూర్వం ఉత్పత్తి ప్రకరణంలో లీలోపాఖ్యానం అనే కథలో బింబ ప్రతిబింబాలను పోలిన రెండు ప్రపంచాలు ఒకే జీవికి కనిపిస్తాయి. అదే ఉత్పత్తి ప్రకరణం చివరిలో లవణోపాఖ్యానం అని ఒక కథ చెప్పారు. దానిలో లవణుడు అనే రాజుకి భ్రాంతి రూపమైన కలలో కనిపించిన దృశ్యం తరువాత మళ్లీ జాగ్రత్త ప్రపంచంలో కనిపిస్తుంది. ఆ తరువాత స్థితి ప్రకరణంలో భార్గవోపాఖ్యానంలో శుక్రాచార్యుడు తన పాత శరీరాన్ని తనే తగులబెట్టుకోవడం కనిపిస్తుంది. ఈ మూడు కలగలిపితే గాధీ చరిత్ర తయారవుతోంది. వశిష్ఠ మహర్షి ఈ కలగాపులగపు పునరుక్తికి ఎందుకు పాల్పడ్డట్టు కొంచెం నిదానంగా ఆలోచిస్తే ఈ పునరుక్త్యాభాసలో గొప్ప ప్రణాళిక కనిపిస్తోంది. వశిష్ఠ మహర్షి ఈ ఉపశమ ప్రకరణపు ఎత్తుగడనే అనుష్ఠానాలతో ప్రారంభించాడు. ఆ తరువాత ఉపశమ ప్రకరణం అంటే మనస్సు యొక్క ఉపశమాన్ని గురించి చెప్పే ప్రకరణమే అని ప్రతిపాదించాడు. ఆ తరువాత జ్ఞానోదయం కలిగే తీరులు రకరకాలుగా ఉంటాయి అంటూ దానికి నిదర్శనంగా జనక మహారాజుని, బలిచక్రవర్తిని, ప్రహ్లాదుడ్జీ మన ముందుకు తెచ్చాడు. ఈ విధంగా జ్ఞానోదయ విధానాలను వర్ణించిన తరువాత సంసారానికి మూల బీజమైన మాయను లేవదీశాడు. ఎందుకు లేవదీశాడు గురించి ప్రస్తావనను వశిష్ఠమహర్షే వెనుకటి కథలో చెప్పిన జ్ఞానోదయం సాధన యొక్క చివరి స్థాయిలో జరిగే పని. మరి సాధన యొక్క ప్రారంభ స్థాయి ఏమిటి, ఆ ప్రారంభ దశలో ఉపాయాలేమిటి, ఆ చర్చలోకి వెళ్లదలుచుకున్నాడు మహర్షి. అలా వెళ్లే ముందు దేనికోసం సాధన చేస్తున్నామో స్పష్టంగా తెలియాలి. అందుకోసమే వెనక అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా జరిగిన మాయా చర్చల ముక్కలను ఒకచోటికి చేర్చదలుచుకున్నాడు. ఆయన సమర్థుడైన శిల్పి గనుక పాత ముక్కలతో కొత్త బొమ్మ తయారు చేశాడు. అదే గాధీ చరిత్ర. లవణ చరిత్రలో దేవేంద్రుడు పంపిన గారడివాడి మహిమ వల్ల లవణ చక్రవర్తికి మత్తులాంటిది కలిగి ఆ మత్తులో దారి తప్పిపోయి అడవుల పాలై బోయవాడిగా జీవించాడు. ఆ మత్తు తీరిపోయాక వెళ్లి వెతికి చూస్తే తను బోయవాడిగా తిరిగిన ప్రాంతాలన్నీ మళ్లీ నిజంగా కనిపించాయి. అది ఎలా జరిగింది అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ విస్మరత్యపి విస్తీర్ణం కృతాం చేతః క్రియాం యథ తథా కృతామప్యకృత మితి స్మరతి నిశ్చితం. ఉత్పత్తి ప్రకరణం సర్గ 121 శ్లోకం 23. ఆయసర్వ్ 58. ఈ మనస్సు తను చేసిన పనులను తానే మర్చిపోతూ ఉంటుంది. ఇది అందరికీ అనుభవంలో ఉన్నదే. ఇది ఎలా సాధ్యమో అలాగే చేయని పనిని చేసినట్టుగా స్మరించటం కూడా మనస్సుకు సాధ్యమే అని అక్కడ సమాధానం చెప్పారు. ఎవరో ఒక రాజకుమారుడు నిజంగానే ఆ అడవుల్లో తిరిగి బోయదానితో సంసారం చేసి పిల్లల్ని కన్నాడని ఆ మనస్సు యొక్క స్మృతి గారడివాడి మహిమ వల్ల లవణ మహారాజు మనస్సులోకి సంక్రమించిందని అక్కడ వివరణ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ గాధీ మహర్షి చరిత్రలో కూడా అలాంటి వివరణే ఇస్తున్నారు. భవతః కేవలం చిత్తే జలాంతర్వాసినస్తదా ప్రతిభాత యథాభూత కటంజాచార సంస్థితేః ఉపశమ ప్రకరణం సర్గ 50 శ్లోకం 30. పూర్వం కటంజుడనే బోయవాడు కీరదేశపు రాజయ్యాడు. ఆనాటివాడి చరిత్రంతా యథాతథంగా చెరువులో నిలబడ్డని మనస్సులో ప్రతిఫలించింది ప్రతిభాత అని ఇక్కడ వివరణ ఇస్తున్నారు. ఈ రెంటికీ తేడా ఏముంది? వివరణలలో తేడా లేదు, కథనంలో తేడా ఉంది. లవణ మహారాజు దగ్గర ఒకడి అనుభవం మరొకడి స్మృతిగా సంక్రమించడానికి హేతువుగా ఐంద్రజాలికుడి ప్రభావం ఉంది. ఇక్కడ అలాంటి ప్రభావం ఏమి ఉంది? ఇక్కడ శ్రీహరి మాయే అలాంటి కారణం అని చెప్పరాదా అంటే చెప్పరాదు. శ్రీహరి మాయ ఈ ప్రపంచం మొత్తం మీద వ్యాపించి ఉంది. ప్రపంచంలోని సంసార భ్రాంతులన్నిటికీ అదే మూల కారణం. దాన్ని ఈ సంఘటనకు ప్రత్యేక కారణంగా చెప్పే వీలులేదు. చెప్పినా విశేష ప్రయోజనం ఏమీ ఉండదు. ఇక్కడ ఉన్నట్టుండి ఒక అనుభూతి కలిగింది. కొద్ది నిమిషాల మతిమరుపులో 80 సంవత్సరాల చరిత్ర జరగటమే ఆ అనుభవం. ప్రతిరోజూ స్వప్నదశలో మన అందరికీ కలిగేది ఇలాంటిదే. దాన్ని మనమందరం అసత్యమని, భ్రాంతి అని కొట్టిప్రేస్తున్నాం. వేదాంతులు వచ్చి ఈ నీ స్వప్నం అసత్యమైనట్లే నీ జాగ్రత్త కూడా అసత్యమే అంటే మనం ఒప్పుకోవటం లేదు. దానికి మనం చెప్పే ప్రధాన కారణాలు 2. 1. నా స్వప్నం మహా అయితే 10 నిమిషాలు, ఆ సమయంలో నా స్వప్న జీవితం కొన్ని సంవత్సరాలు. నా స్వప్న సమయంలో నేనున్నది నా ఇంట్లో, నా స్వప్న కథంతా జరిగింది ఎక్కడో పొరుగురిలో. ఈ విధంగా ప్రదేశాన్ని బట్టి చూసినా, కాలాన్ని బట్టి చూసినా నా స్వప్న కథంతా అసంగతం, కనుక అది అసత్యం. 2. నా స్వప్న కథకు నేనొక్కడినే సాక్షిని, దానికి రెండో సాక్షి లేడు. స్వప్న కథ నిజమైతే నా కలలో నాతో పాటు సుఖదుఃఖాలను ఎవరైతే అనుభవించారో వాళ్లందరూ నా స్వప్నకథకు సాక్షులుగా నిలవాలి. అలా ఎవరూ నిలవటం లేదు. ఈ రెండు కారణాల వల్ల మన స్వప్నం అసత్యమని ఖాయంగా మనం చెబుతున్నాం. మన జాగ్రత్తకథకు ఈ రెండు దోషాలు పట్టవు. జాగ్రత్తకథలో ప్రదేశాన్ని బట్టిగాని, కాలాన్ని బట్టిగాని అసంగతంగా ఉండే ఐసర్ 59 సన్నివేశాలు ఉండవు. మనతో బాటు అనుభవించిన వారంతా సాక్ష్యానికి నిలబడతారు. అందుచేత మన జాగ్రత్తకథ అసత్యం కావడానికి వీలులేదు. స్వప్నకథే కాదు, మన అనుభవంలో ఉన్న ఏ సంఘటనైనా సరే అది సత్యమో అసత్యమో తేలాలంటే ప్రధానమైన కొలబద్దలు ఈ రెండే. ఆ రెండు కొలబద్దల ప్రకారం గాంధీ మహర్షికి చెరువులో ఉండగా కలిగిన అనుభవం అసత్యమని నిశ్చయించక తప్పలేదు. కాని ఇక్కడ ఒక చిన్న మడత పేచి వచ్చిపడింది. ప్రపంచంలో ఏ జీవికి తన శరీరం తగలబడిపోతూ ఉండగా పూర్తిగా బూడిదైపోగా చూసే అనుభవం ఉండటానికి వీలేలేదు. ఎవరైనా యోగీశ్వరులకి అలాంటి శక్తులు ఉండరాదా? అంటే వాళ్లకి ఉంటే ఉంటాయేమో, మన గాంధీగారు మాత్రం అంత గొప్ప యోగి ఏమీ కాదు. ఆయనకి లేని పెళ్ళాం కనిపించింది, లేని పిల్లలు కనిపించారు, చిన్నప్పుడు ఎప్పుడో చూసి చూడని తల్లి కనిపించింది, వీటన్నింటికీ మించి తన చావు కనిపించింది, తన శరీరం బూడిదవటం కనిపించింది. అయినా సరే తను ఉన్నాను అనే భావన పోలేదు. ఎలా చేరాడో తెలియదు, కాని బోయితల్లి గర్భంలో తను ఉన్నట్టుగా తనకే కనిపించింది. పూర్వం భార్గవోపాఖ్యానంలో శుక్రకుమారుడు తన భావనబలంచేత తను మరో శరీరాన్ని పొంది, కాలక్రమంలో మళ్లీ పాత శరీరం దగ్గరకు వచ్చి తను మహాయోగి కనుక కొత్త శరీరాన్ని వదిలి పాత శరీరంలోకి ప్రవేశించి ఆ పాత శరీరం యొక్క సహాయంతో కొత్త శరీరాన్ని కట్టెల్లో వేసి తగలబెట్టాడు. ఇదేదో జంతర్ మంతర్ కథలాగా ఉంది. దీన్ని నమ్మవచ్చునో లేదో అని రాముడే సందేహించాడు. కల్ప ప్రారంభ దినాలలో పాత కల్పపు విశిష్ట జీవులు కొందరు జన్మిస్తూ ఉంటారని, వారి చరిత్రలు ఇలాగే లోకోత్తరంగా ఉంటాయని, కనుక వాటిని నమ్మాలని అక్కడ వశిష్ఠుడు చెప్పాడు. ఇక్కడ అలాంటి కథ లేవీ కుదరవు. గాంధీ మహర్షి సామాన్య సాధకుడు. ఆయనకు తను బూడిదైపోవటం తనే చూసిన అనుభవం కలిగింది. తనకు శరీరం లేకపోయినా తను ఉన్నానని గుర్తుపట్టిన అనుభవం కలిగింది. ఎక్కడో తల్లి గర్భంలో ఒక చిన్న నెత్తురు కణికగా తాను ఉన్న అనుభవం కలిగింది. ఇది పూర్తిగా కలగాదు, నిజం కావటానికి వీలులేదు. అబద్ధానికి నిజానికి మధ్య ఇది ఎక్కడ ఉన్నట్టు గాంధీ ఈ సమస్యలో కొంచెంసేపు కొట్టుమిట్టాడి. ఈ అనుభవాలన్నీ తాను చదివిన పుస్తకాల వల్ల, విన్న బోధల వల్ల పుట్టిన పైత్యాలనే నిశ్చయానికి వచ్చి ఈ మొత్తాన్ని స్వప్నతుల్యంగా భావించి అసత్యం కింద కొట్టిపరేసి ప్రశాంతపడ్డాడు. కాని ఆయనెవడో అతిథి ముని వచ్చి తను భ్రాంతి అనుకున్న సన్నివేశానికి సాక్షిగా నిలబడి గాంధీ ప్రశాంతిని పూర్తిగా చెడగొట్టేశాడు. స్వప్నం గాని, దానికి సమానమైన ఇతర భ్రాంతి అనుభవాలు గాని అసత్యాలని నిశ్చయించటానికి కావలసిన రెండు అంశాలలోనూ ఒకటి దెబ్బతింది. అంటే రెండో సాక్షి లేడనే అంశం దెబ్బతింది. దేశ కాలాలకు విరుద్ధంగా చెరువులో నిలుచున్న తనకు 80 సంవత్సరాల జీవిత కథ జరిగిందనే అంశం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. రెండు ప్రధాన కారణాల్లోనూ ఒకటి తప్పిపోయి రెండోది మిగిలితే దీన్ని ఏమనాలి? సత్యమైన అనుభవం అనాలా? భ్రాంతి అనుభవం అనాలా? ఇక్కడే గెలగిలా కొట్టుకుంటున్నాడు గాంధీ మహర్షి. లవణ కథకు, భార్గవ కథకు, ఇప్పుడు ఈ కథకు ఉన్న భేదం కూడా ఇక్కడే ఉంది. ఆయ్సర్ అరవే, గాంధీ మహర్షి మొదట్లో తపస్సు చేసినప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై, నా మాయొక్క దర్శనం నీకు లభిస్తుంది, అది లభించిన వెంటనే నీకు మాయ లేకుండా పోతుంది అన్నాడు. 6 మాసాలు అరణ్యంలోనూ, 12 సంవత్సరాలు నగరంలోనూ సాక్ష్యాలను సేకరించి సేకరించి బుర్రకు పిచ్చెక్కిపోయి చివరికి గాంధీ మహర్షి ఓ మాట అనుకున్నాడు, యు బహుశా ఇది విష్ణుమాయే అయి ఉంటుంది అని. ఇప్పుడీయనకు మాయా దర్శనం లభించినట్టా లభించనట్టా అదేమో తెలియదుగాని ఆయనకు మాయావరణం మాత్రం తొలగిపోలేదు. తపస్సు చేశాడు, శ్రీహరి దర్శనం ఇచ్చాడు, ఇది నా మాయేరా బాబూ అని నోరు తెరచి చెప్పాడు. అయినా ఆ మాయ పోలేదు. గాంధీ మహర్షి మళ్లీ సాక్ష్యాలు సేకరించాడు. శ్రీహరి చెప్పింది అబద్ధమే అనే నిశ్చయానికి వచ్చాడు. ఆ నిశ్చయానికి రావలసి వచ్చినందుకు బాధపడ్డాడు. మళ్లీ తపస్సు చేశాడు. శ్రీహరి వచ్చి ఒక కొత్త సమన్వయం చెప్పాడు. నీకు చెరువులో కీరరాజ్యం కనిపించటం వరకు మాత్రమే నీ భ్రాంతి కాదయ్యా, ఆ తరువాత భ్రాంతి తీరిపోయిందనుకోవటం, ఆ తరువాత అతిథముని నీ ఇంటికి వచ్చాడనుకోవటం, నువ్వేదో సాక్ష్యాలు సేకరించాననుకోవటం, ఈ మొత్తం అంతా నీకు చెరువులో కలిగిన భ్రాంతిలో భాగమే. పో అన్నాడు. గాంధీ మాట్లాడలేకపోయాడు. ఆ క్షణంలో అది నిజమే అనిపించింది. కాని మళ్లీ మాయే గెలిచింది, మనస్సు మొరాయించింది, మళ్లీ విచారణ మొదలుపెట్టాడు. మళ్లీ తపస్సు చేశాడు, మళ్లీ శ్రీహరిని పిలిచాడు. ఈమాటు శ్రీహరి వచ్చి మరో సమన్వయం చెప్పాడు, కటంజుడనే వాడి చరిత్ర నిజంగానే జరిగింది, ఆ చరిత్ర నీ మనస్సులో స్మూతిగా ప్రతిఫలించింది, కనుక నీ వరకు ఇది భ్రాంతి, కటంజుడి వరకు అది సత్యం, వాడి సత్యంలో భాగమైన సాక్ష్యాలను నువ్వు విచారించగలుగుతున్నావే తప్ప నీ అనుభవంలో నిజంగా నీతో వ్యవహరించిన వ్యక్తులను నువ్వు విచారించటం లేదు. అర్థం చేసుకో, కటంజుడి చరిత్ర ఇటీవలే పూర్తయింది, అది దాటిపోయిన ప్రవాహం, దానికి ఈనాడు అస్తిత్వం లేదు, అయినా అది నీలో స్మృతిగా కనిపించింది, కనుక నీ స్మృతి సమయంలో నీకు కనిపించిన వాళ్లు నిజంగా కీరరాజ్య ప్రజలు కారు, వాళ్ల ప్రతిబింబాలలాంటి వాళ్లు. నువ్వు నీ భ్రాంతిలోనుంచి బయటికి వచ్చాక కీరరాజ్యం వెళ్లి విచారించావు, అక్కడి ప్రజల్ని చూసి నీకు కనిపించిన వాళ్లు వీళ్లే అనుకున్నావు, కాని నీకు కనిపించిన వాళ్లు ప్రతిబింబ రూపులు, బింబస్థానీయులు, నీకు ఆ భేదం తెలీదు. వాళ్ల దగ్గర విషయ సేకరణ చేశావు, వాళ్లు చెప్పేవన్నీ బింబస్థానీయ కథలు, అవి నీ ప్రతిబింబస్థానీయ కథలతో సరిపోతున్నాయి, అవి ఇవి ఒకటే అనుకుంటున్నావు నువ్వు, అవి సమాంతరంగా సాగే బింబ ప్రతిబింబాలని గుర్తించలేకపోతున్నావు, అందుకే ఇంత గందరగోళ పడుతున్నావు అన్నాడు. ఇదేమిటి, విష్ణుమూర్తి మాట మార్చేశాడల్లే ఉందే అనే సందేహం కలగవచ్చు మనకు. గాంధీగారికి ఆ సందేహం కలగలా? ఎంతైనా ఆయన మనకంటే మెరుగైన సాధకుడు కదా. ఆయనకు ఎందుకు కలగలేదంటే గాంధీగారికి చెరువులో జరిగిన భ్రాంతి అనుభవం మొత్తానికి, వాటి సాక్ష్యాల సేకరణ దాకా జరిగిన అనుభవం మొత్తానికి మూల కారణాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు శ్రీహరి. ఏ పూర్వ సంస్కారబలం వల్ల ఈ అనుభవం కలిగిందో దాన్ని వివరిస్తున్నాడు. అందువల్ల ఇది మాట మార్చటం కాదు. అందుకే ఇది నచ్చినట్టే ఉంది గాంధీకి, కాని విష్ణుమూర్తికే విసుగొచ్చింది, నీకు ఇప్పుడు నచ్చినట్టే ఉంటుందయ్యా, కాని ఈ మాయ అంత తేలికగా వదలదు, మళ్లీ సందేహాలు రాక మానవు, కనుక ముందు ఆయ్సర్ అరవే ఒక్క, నీ మనస్సుని పరిశుద్ధం చేసుకో, దానికోసం 10 సంవత్సరాలు తపస్సు చెయ్యి అని చెప్పేసి వెళ్లిపోయాడు. ఇలాంటి బింబ ప్రతిబింబ ప్రపంచాల సన్నివేశాలను వశిష్ఠ మహర్షి ఉత్పత్తి ప్రకరణంలో లీలోపాఖ్యానంలోనే చూపించాడు. అక్కడ పద్మరాజ ప్రపంచము, విదురథ ప్రపంచము అని రెండు ప్రపంచాలు చూపించాడు. పద్మరాజలీల, విదురథ లీలలను చూపించాడు. పద్మరాజ రాజ్యంలో ఎలాంటి మంత్రి సామంతాదులున్నారో విదురథ రాజ్యంలో కూడా అలాంటి మంత్రి సామంతాదులే ఉన్నారు అన్నాడు. పద్మలీల సరస్వతీదేవి సహాయంతో విదురథ ప్రపంచానికి వెళ్లి తమ పరివారమంతా అక్కడ ఉండటం చూసి తన పరివారం తన లోకంలో మరణించి ఆ లోకానికి చేరారేమో అని అనుమానపడింది. ఆ అనుమానం తీర్చుకోటానికి మళ్లీ తన లోకానికి వచ్చి తన రాజ్యంలో మంత్రి సామంతాదులందరినీ సమావేశపరచి వీళ్లందరూ ఇక్కడ బతికే ఉన్నారని ఖాయపరచుకుంది. తద్వారా పద్మరాజ విదురథ ప్రపంచాలు బింబ ప్రతిబింబ ప్రపంచాలుగా సమాంతరంగా సాగిపోతున్నాయి అని పద్మలీల గుర్తించింది. ఇక్కడ అలాంటి సన్నివేశాన్నే గాధి అనుభవిస్తున్నాడు. ఆ కథలో లోకాంతర ప్రయాణం ఉంది, సరస్వతీదేవి సహాయం ఉంది, సూక్ష్మదేహ ధారణ ఉంది. ఇక్కడ గాధికి ఇవేవీ లేవు. తన మామూలు బండ శరీరంతో తనకు తెలిసిన భూప్రపంచంలో తనంతట తాను ఒంటరిగా తిరుగుతూ బింబ ప్రతిబింబ ప్రపంచాలు రెండింటినీ చూస్తున్నాడు. అందుకే వాటి మధ్య భేదాన్ని గుర్తించలేకపోతున్నాడు. ఈ గుర్తింపు వరాల ద్వారా సాధ్యమయ్యే విషయం కాదని చెప్పడం కోసమే వశిష్ఠ మహర్షి విష్ణుమూర్తిని 3 సార్లు తిప్పి తపస్సు చేసి నీ మనస్సును పరిశుద్ధం చేసుకుంటే తప్ప నీకు ఈ తత్వం అంతుపట్టదయ్యా అని ఆయన చేతే చెప్పించాడు. గాధి మహర్షి అంతకు ముందు చేసింది తపస్సు కాదా? అది తపస్సే కాని అది ఒకానొక వరం కోసం చేసిన తపస్సు. అది మనస్సును కొంతవరకే పవిత్రం చెయ్యగలదు. మనశ్శుద్ధి కోసం ప్రత్యేకమైన తపస్సు చేసినప్పుడు మాత్రమే పరిపూర్ణ మనశ్శుద్ధి లభిస్తుందని సూచించడమే చివరి 10 ఏళ్ల తపస్సుకు ప్రయోజనం. ఈ విధంగా లీలోపాఖ్యానంలోని బింబ ప్రతిబింబ ప్రపంచాల సన్నివేశాన్ని, భార్గవోపాఖ్యానంలోని స్వదేహ దహన సన్నివేశాన్ని, లవణోపాఖ్యానంలోని ఇంద్రజాలానుభావ సన్నివేశాన్ని కలిపి సామాన్య మానవుడి జీవితంతో ముడిపెట్టి సమన్వయపరచి చూపించటమే గాధి చరిత్రలోని అంతర్గత రహస్యం. దీని ద్వారా మనం నిత్యము అనుభవిస్తున్న జాగ్రత్త ప్రపంచానికి కూడా ఇలాంటి సమన్వయమే సరిపోతుంది చూసుకోమని చెప్పటమే ఈ కథలోని ధ్వని. ఇందాక చెప్పుకున్నట్లుగా జాగ్రత్త ప్రపంచం సత్యమనటానికి మనం చూపించే 2 కారణాలు విదేశ కాలాల క్రమబద్ధత, అనేకమంది సాక్షుల సామూహిక సాక్ష్యలబ్ధి అనే 2 కారణాలు ఈ చర్చ తరువాత ప్రశ్నార్థకమైపోతున్నాయి. మన జాగ్రత్త ప్రపంచంలో మన అనుభవాలకు సాక్షులుగా నిలబడుతున్న మనతోటివారంతా మనం ఊహించుకునే ప్రతిబింబ ప్రపంచంలోని పాత్రలెందుకు కాకూడదు? కొత్త ప్రశ్న మన ముందుకు వచ్చి నిలబడుతోంది. దానికి తోడు దేహం కాలిపోయిన తరువాత కూడా తన అస్తిత్వం తనకు తెలుస్తున్న అనుభూతి గాధికి కలిగింది. ఈ దేహం ఉన్నప్పుడు ఈ దేహం మెలకువలో చూసే ప్రపంచాన్ని జాగ్రత్ ప్రపంచం అంటున్నాం. దేహమే లేనప్పుడు ఈ జాగ్రత్ ప్రపంచాన్ని ఏమనాలి అనే ప్రశ్న కూడా మన ఎదుట దయ్యం 62 ఆయసర్ లాగా నిలబడుతోంది. ఈ జాగ్రత్ ప్రపంచం కూడా స్వప్న ప్రపంచంలాగా అసత్యమే అని నిర్ధారణ చెయ్యడానికి ఈ ప్రశ్నలు సరిపోకపోయినా ఇవి ఆ ఆలోచనను రేకెత్తిస్తాయని, తపస్సు చేత మనస్సు పరిశుద్ధమైనప్పుడు మాత్రమే ఈ ప్రపంచం అంతా అసత్యమే అనే జ్ఞానం సంభవిస్తుందని తేల్చి చెప్పడమే గాధి చరిత్రకు అసలైన సారం. ఇకపోతే ఈ కథలోని పేర్లు గురించి కొంచెం ఆలోచించవలసి ఉంది. కథానాయకుడి పేరు గాధి. గాధము అంటే లోతు తక్కువగా ఉన్న ప్రదేశం. లోతు తక్కువైన మనస్సునే ఇక్కడ గాధం యుగా తీసుకున్నారు. అలాంటి మనస్సు గలవాడు గాధి. ఆయన మనస్సు అంత లోతైనది కాదు, కనుకనే విష్ణుమూర్తి ఆయనకు అన్నిసార్లు బోధ చేయవలసి వచ్చింది. అంతేగాక ఆయన తపస్సు కూడా ఎక్కువ లోతులేని చెరువులానే సాగింది. ఆ విధంగా కథానాయకుడి పేరు కూడా ఈ కథ నడకకు అనుగుణంగానే ఉంది. ఇక బోయవాడుగా ఉన్నప్పుడు ఆయన పేరు కటంజుడు. కటం అంటే శవమని, శ్మశానమని అర్థాలున్నాయి. కటం అంజతీతి కటంజహ అనే వ్యుత్పత్తి ప్రకారం శ్మశానాన్ని అంటుకొని లేదా శవాన్ని అంటుకొని ఉండేవాడు కటంజుడు. గాధిగారి పూర్వ శరీరం కాలిబూడిదాయిపోగా ఆ వెనువెంటనే స్వయంగా గాధిగారికే కనిపించిన రూపం గనుక ఆ రూపానికి కటంజుడు అనే పేరు సముచితంగానే ఉందిగదా. అతను ఉన్న అడవి పేరు భూతమండలం. భూతమండలమంటే పంచభూతాల సమూహమే. ఈ కటంజ శరీరానికి నిర్మాణ హేతువులో పంచభూతాలేనా లేక అది కేవల కల్పిత దేహమా అనేదే ఈ కథలోని కేంద్ర బిందువు కదా. అతడు రాజైన దేశం పేరు కీరదేశం. కీరం అంటే ప్రసిద్ధంగా చిలుక అని అందరికీ తెలుసు. అర్థం తెలియకుండా పలుకులు పలికేది కీరం. అర్థం లేని ఆచారంతో రాజును ఎంచుకున్న దేశం కనుక అది కీరదేశమే. అక్కడ రాజుగా ఉన్నప్పుడు గాధిగారి పేరు గవలుడు. గవలము అంటే దున్నపోతు కొమ్ము. గవలుడు అంటే అడవి దున్నపోతు. అతని ఆకారాన్ని బట్టి బుద్ధి గుణాన్ని బట్టి ఆ పేరు సరిపోతోందిగదా. ఈ విధంగా ఈ గాధీ చరిత్రలో పేర్లుగూడా అంతరార్థయుక్తాలుగా సందర్భ సూక్తాలుగా ఉన్నాయి. ఈ సమన్వయ రహస్యాలన్నీ శ్రీరాముడు చక్కగా గ్రహించేశాడు. అందుకనే ఆయన ఇలాంటి ప్రశ్నలేవీ లేవదీయక విష్ణుమూర్తి చివరికి లేవనెత్తిన తపస్సు అనే అంశాన్ని పట్టుకుని దానిమీదే పై చర్చను కేంద్రీకరిస్తున్నాడు. అందుకే ఆయన ప్రశ్నను కొంచెం ఆపి మనం ఈ సింహావలోకన ప్రక్రియను పూర్తి చేశాం. ఇక శ్రీరాముడి ప్రశ్నలోకి ప్రవేశిద్దాం.